పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు మీతోనున్నారు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు మీతోనున్నారు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు మీతోనున్నారు లోకమునెంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను దేవుడు లోకమునెంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించను దేవుడు లోకమునెంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను హల్లెలూయా హల్లెలూయా